ॐ शतमानं भवति शतायो पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति। मनसे बंधमु ई ममते ई समते मंगलवाद्यमु इदि कल्याण कमलीय जीवितम् मनसे बंधमु ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే సంయోగాల సంగీతాలు మాటే మంత్రము మనసే బంధము కళ్యాణ కమనీయ జీవిత మాటే మంత్రము మనసే బంధము వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో